కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజోబిందు ఉపనిషత్ అధ్యయన పుష్పము 4వ అధ్యాయము జీవన్ముక్త విదేహముక్త లక్షణములు. కుమారస్వామి హే లోకశుభ శంకర మహేశ్వర, ఈ సర్వము బ్రహ్మమే, నేను బ్రహ్మమే, ఈ సర్వము నా యొక్క బ్రాహ్మీ స్వరూపము అను మహత్తరమైన అర్థమును కలిగియుండి అద్వితీయ స్థానమును జేర్చు అహం బ్రహ్మాస్మి అను మంత్ర మననముపాసనల ప్రయోజనము ఎట్టిదో అమోఘంగా వివరించినందుకు మీకు కృతజ్ఞుడను. పితృదేవ శివభగవాన్, ఇక ఇప్పుడు జీవన్ముక్త విదేహముక్తులు లక్షణములు ఏతిరేనవో మీరు తెలియజెప్పుచుండగా తెలుసుకోవాలని భావిస్తున్నాను, మిమ్ములను అభ్యర్థిస్తున్నాను. పరమశివుడు బిడ్డ విను. జీవన్ముక్తుని లక్షణములు: నేను ఎవ్వరు, ఏమీ అయ్యున్నాను, ఏమీ అయి ఉండనేలేదు అని తనను గురించి తాను సుస్పష్టముగా ఎరిగి ఉంటున్నవాడే జీవన్ముక్తుడు. అతడు స్వస్వరూపమగు ఆత్మగా లేక తనను తాను ఏ ఉపాయములతో ఆత్మస్వరూపునిగా తెలుసుకుంటూ ఉన్నాడో అవియే జీవన్ముక్త లక్షణములు. జీవన్ముక్తుని స్వస్వరూపావగాహన గానము: చిదాత్మాహం ఎరుక ఎరుగబడునది, ఏక స్వరూపమై ఉంటున్న కేవల ఎరుక స్వరూపుడను. చిదాత్మను: జగత్తులన్నీ నా ఎరుక లేక చిత్ నుండియే రూపుదిద్దుకుంటున్నాయి, ఈ కనబడేదంతా నా చిదాత్మయే, సర్వదా నేను చిదాత్మనే. పరాత్మాహం ఒక కథకు, ఆ కథార్చేత కథకు పరము, బియోండ్ కథకు ఆత్మాయి ఉన్నాడు. ఒక స్వప్నమునకు ఆ స్వప్నము తనదైనవాడు, స్వప్నమునకు పరము, స్వప్నమునకు ఆత్మ అయి ఉన్నాడు. అట్లాగే ఒకటి, ఈ జగద్దృశ్యము అంతటికీ నేను ఆవల ఉన్నాను. రెండు, దీనికంతటికీ సర్వదా ఆత్మను అయి ఉన్నాను. నాకు కనబడుచున్న సమస్త దృశ్యమునకు ఆత్మను నేనే అనునదే జీవన్ముక్త లక్షణము. నిర్గుణోహం ఒక నాటక రచయిత కోపము, ప్రేమమాయ, అమాయకత్వము, శృంగారము, క్రోధము, సౌమ్యత, దుహకము, ఆవేశము మొదలైన నవరసాలు జోడించి నాటకం వ్రాస్తాడు. కాని ఆ నవరసాలు ఆయనలో ఉన్నాయా, ఆయన లక్షణములా? కాదు. అట్లాగే ఆ నాటకలో పాత్రలు ధరించే పాత్రధారులకు సంబంధించినవా? అబ్బే, కానే కాదు. పోని ఆ నాటకం చూచే ప్రేక్షకులవా? అసలే కాదు. మరెవ్వరివి? ఎవ్వరివీ కాదు. నాటకము వినోదము కొరకు వ్రాయబడుతోంది, నటులచే నటించబడుతోంది, ఈ ప్రేక్షకులచే వినోదముగా చూడబడుతోంది. అట్లాగే సత్వ రజో తమోగుణ నిర్మితమైన ఈ జగద్దృశ్యము, ఈ లోకలోకాంతరములు ఇవన్నీ కూడా సృష్టికర్తవి, బ్రహ్మదేవునివి కావు. ఇందులో జీవులే పాల్గొనుచున్నవారివి కాదు, కర్మజీవులుగా ఇవన్నీ అనుభవముగా పొందుచున్నవారివి కావు, చూస్తున్న ద్రష్టవి కావు. మరెవ్వరివి? ఎవ్వరివి కాదు. ఇదంతా లీలా వినోదంగా కల్పించబడి ఇంద్రజాలము స్వప్నవస్తువు వలె ఎదురుగా అనుభూతమగుచున్నది. ఇది సుస్పష్టముగా గమనించుచున్నట్టివాడు జీవన్ముక్తుడు. గుణాతీతుడై నిర్గుణుడై ఇదంతా క్రీడా విశేషాలుగా, లీలా వినోదముగా జీవన్ముక్తుడు దర్శిస్తున్నాడు. పరాత్పరహ ఇంద్రియములకు ఎదురుగా కనిపించేదంతా ఇహము, హియర్. దీని తన అనుభూతిగా కలిగి ఉన్నవాడో పరస్వరూపుడు లేక జీవుడు. అట్టి పరము జీవుడు ఏక్స్పీరియన్సను దృశ్య విషయము వలె కలిగి ఉన్నవాడు పరాత్పరుడు, పరమునకు కూడా పరమైనవాడు. తనను తాను సర్వము ఎందులో ఉన్నదో అది తానుగా ఆస్వాదిస్తూ పరాత్పరుడు అయి ఉంటున్నాడు. ఈ జగత్తులన్నిటినీ, సహజీవులందరినీ కూడా తన పరాత్పర తేజోవిశేషముగా జీవన్ముక్తుడు దర్శిస్తున్నాడు. ఆత్మమాత్రేణ యహ తిష్ఠేత్ సహ జీవన్ముక్త ఉచ్యతే. ఎవడైతే సర్వదా కేవలాత్మమాత్రుడై శేషించి ఉంటాడో అతడు జీవన్ముక్తుడు. ఏదైతే దృశ్యాత్మగా జీవాత్మగా ఈశ్వరాత్మగా పరాత్మగా కూడా ఉన్నదో అట్టి ఆత్మయే తానే సంతిష్ఠించుకుని ఉంటున్నవాడే జీవన్ముక్తుడు. కుమారస్వామి తండ్రి, శివమహేశ్వర, కైలాసవాస, జీవన్ముక్తుని స్వభావలక్షణములుగా చిదాత్మాహం పరాత్మాహం నిర్గుణోహం పరాత్పరోహం ఆత్మమాత్రోహం అనునవి మహత్తరంగా వివరించారు. అమోఘము. ఇంకా కూడా మరికొన్ని విశేషాలు మా యొక్క జీవన్ముక్తత్వ సిద్ధి కొరకై జీవన్ముక్తుని అవగాహనల గురించి చెప్పవలసినందిగా విన్నపము. పరమశివ భగవానుడు, ఓ పార్వతీ ప్రియనందన, విను, చెప్పుచున్నాను. దేహత్రయ అతిరిక్తోహం, ఇక్కడ కనిపించే స్థూల సూక్ష్మకారణ దేహములు మాయకల్పితములు. ఒక మంత్రగాడి మాజిసియన్ కల్పనా ప్రదర్శన మాజిక్ షో లో అంతర్భాగముల వంటివి అట్టి స్థూల మాటర్ రిలేటెడ్ సూక్ష్మ థోట్ రిలేటెడ్ కారణ మెంటల్ హాబిట్ రిలేటెడ్ దేహములకు వేరేనది ఆత్మ అట్టి ఆత్మ యొక్క అనునిత్య దర్శనమును జీవన్ముక్తుడు కలిగి ఉంటున్నాడు. అట్టి ఆత్మయే తత్శబ్దముచే చెప్పబడుచు త్వంనకు అహంనకు అనన్యముగా నిర్వచించబడుతోంది. ఆత్మనగు నేను దేహిగా ఉండటం చేతనే స్థూల సూక్ష్మకారణములు ఉనికిని కలిగి ఉన్నాయి. అంతేగాని వాటిలో నేను లేను, నాలో అవి లేవు అని ఎరిగిన వాడై ఉంటున్నాడు. శుద్ధ చైతన్యమస్మ్యహం కదలువాడు కదలనది కూడా అయున్న కేవల శుద్ధ ఆబ్సొల్యూట్ చైతన్యస్వరూపుడను. మనోబుద్ధిచిత్త అహంకారాలకు భావనా చైతన్యము, భౌతికదేహమునకు జీవన చైతన్యము, జగద్దృశ్యమునకు అనుభవ చైతన్యము నేనే. ఆ మూడిటికీ వేరైన సాక్షి చైతన్యరూపుడను, ఆ మూడిటికీ అందనివాడను, ఆ మూడిటిచే స్పృశించబడనివాడను. కాబట్టి శుద్ధ చైతన్య స్వరూపమై ఉన్నాను అని జీవన్ముక్తుడు గమనించుచున్నాడు. సర్వమునకు ఆవలగల బ్రహ్మమే నేను అని గ్రహిస్తున్నాడు. సర్వసంగ వివర్జిత కలలో కనిపించినవన్నీ ఆ కల తనదైన టివాని యొక్క కల్పనే అయినప్పటికీ ఆ కల తనదైనవాడు, స్వప్న కాల్పికుడు, స్వప్నముతో ప్రారంభమగుటలేదు, స్వప్నముతో ముగియడు. అట్లాగే ఆత్మనగు నేను జాగ్రత్ స్వప్న సుషుప్తుల కల్పనకు మునుముందే సర్వమునకు కల్పించువాడినే, సర్వమునకు వేరే కల్పనారహితుడనే ఉన్నాను అను స్వావలంబన సహితుడై జీవన్ముక్తుడు ఉంటున్నాడు. నిత్యానంద ప్రసన్నాత్మ, జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా ఆనంద ప్రదర్శనము ఆనందములో విభాగములు. ఆత్మగా నేను నిత్యానంద ప్రసన్నత్వము అను సలక్షణుడనే ఉన్నాను అని అవగాహనను వీడనివాడై ఉంటున్నాడు. అన్యచింత వివర్జిత, ఈ విశ్వమంతా ఆత్మస్వరూపమే, నేను ఆ ఆత్మనే కనుక ఈ 14 లోకాలలో నాకు అన్యమైనది లేదు. స్వప్నద్రష్టకు వేరుగా స్వప్నంలో ఏదైనా విభాగం ఉంటుందా? ఉండదు. నా భావనకు వేరే ఎక్కడా ఏదీ లేదు కనుక అన్యచింతనారహితుడను. ఇదంతా నాకు అనన్యము, నేను ఈ సర్వమునకు అనన్యమును అని జీవన్ముక్తుడు ఎరిగి ఉంటున్నాడు. శ్లో యస్య దేహాదికం నాస్తి యస్య బ్రహ్మేతి నిశ్చయః పరమానంద పూర్ణోయః తస్య ఆనంద ఘనరూపోస్మి పరానంద ఘనోస్మ్యహం. ఎవ్వరికైతే స్థూల సూక్ష్మకారణ ఇత్యాది దేహములు లేనేలేవో ఎవ్వరు సర్వదా బ్రహ్మమే నిశ్చయముగా అయినారో పరమానందముచే స్వయముగా పూనులే ఉన్నారో అట్టి ఆనందపరానంద ఘనపూర్ణుడను అని తనను తాను సందర్శించుకొనుచున్నవాడే జీవన్ముక్తుడు. ఎవ్వరి పట్ల కించిత్ కూడా పరిమితమైన నేనునకు జాగ్రత్తలోని నేను, స్వప్నములోని నేను, సుషుప్తిలోని నేనులకు చోటు లేదో. సర్వమునకు ఆవల కేవల చిన్మాత్ర స్వరూపుడనే, స్వభావుడనే ఉన్నానో అదియే నేను అను అవగాహనను పునికి పుచ్చుకొని ఉంటున్నాడో అతడే జీవన్ముక్తుడు. అట్టి జీవన్ముక్తుడు ఈ కనబడేదంతా నా ఆత్మస్వరూపముచే నిండినదే ఉన్నది అను అనుభూతిచే సర్వత్రా పరిపూర్ణ రూపాత్ముడై ఉంటున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండి ఉన్నప్పటికీ సర్వదా ఆత్మగా శేషించువాడై ప్రకాశించుచున్నాడు. వ్యక్తీకరణమగుచున్న ఈ జగత్తుకు ఆవల అవ్యక్తానందమునందు రమించుచున్నాడు. తాను పరిపూర్ణ చితానందుడై ఉండియే జగత్తులో దేహిగా కూడా చరిస్తున్నాడు. సర్వసంగములను ఓల్ అటాచ్మెంట్స్ విసర్జించివేసి శుద్ధ చైతన్య స్వరూపుడై వెలుగొందుచున్నాడు. సర్వచింతలు త్యజించి అన్యము అనునదే లేనివాడై నిత్యానంద ప్రసన్నాత్ముడై ఉంటున్నాడు. దేనిలోనూ కించిత్ కూడా అస్తిత్వము లేనివాడై సర్వము తనయందే దర్శించుచున్నాడు. ఓ షణ్ముఖ, ఆ జీవన్ముక్తుడు ఇంకా కూడా తనను తాను ఈ విధంగా దర్శించుచున్నాడు. నిత్యోదిక చైతన్యరూపుడను, ఐ ఆమ్ ఆల్వేజ్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్స్పిరేషన్, అట్టి నిత్య చైతన్యరూపుడనగు నాకు మనోబుద్ధిచిత్తహంకారాలు లేవు, ఇంద్రియములు లేవు. అవన్నీ బ్రహ్మజ్ఞాన పాఠ్యాంశముగా నా పట్ల కల్పించబడి చెప్పుకోబడుచున్నాయి. నా కల్పనలోనివి నాకు చెందిన లక్షణములు అవవుగదా. నాటకంలోని పాత్ర లక్షణాలు, స్వభావాలు నాటక రచయితకి ఆపాదించలేనట్లే ఇక్కడి దేహము, అంతరంగము, ప్రాణతత్వము మొదలైనవన్నీ నా స్వరూప సంబంధమైనవి కావు, స్వీయ కల్పనలో విశేషములు మాత్రమే. ఆత్మనే యున్న నాకు దేహము లేదు, పంచప్రాణములు లేవు, అట్లాగే మాయలేదు, కామము లేదు, క్రోధము లేదు. కలలో ఊహగా జనించినవి ఊహలోని అంతర్భాగములేగాని నావి కావు, నేను కలిగి ఉన్నట్టివి కావు. కలలోని విశేషాలు నా స్వభావంగా ఎవ్వరూ ఆపాదించనులేరు కదా. అట్లాగే జాగ్రత్త కూడా స్వకీయ కల్పిత స్వప్నము వంటిదేగాని మరొకరెవరో కల్పించగా నేను ప్రవేశించినది కాదు. ఇక్కడ ఉన్నదేది, శరీరము మొదలైనవి నేను కాదు. నాకు జగత్తు అనబడునది కించిత్ కూడా ఎన్నడూ లేదు. మనోబుద్ధి చిత్త సంబంధమైన ఏ దోషములు నా స్వరూపమునకు సంబంధించినవి కావు. దేహము యొక్క లింగభేదము, కళ్ళుచూపు, తదితర ఇంద్రియములు, మనస్సు ఇవేవీ నాకు లేవు. అతన్ని జగత్స్వప్నకల్పనలోనివి, చెవులు నాలుక ముక్కు చేతులు ఇవన్నీ కూడా నాకు సంబంధించినవి కావు. జాగ్రత్స్వప్నములుగాని వాటిని పొందుటకు గల కారణములుగాని నాకు సంబంధించినవి కావు. జాగ్రత్స్వప్న సుషుప్తి తిరియములకు చెందినవాడిని కాను, కనుక అవన్నీ నా యొక్క, ఆత్మ యొక్క విభాగమే కావు. ఆత్మ యొక్క సమక్షముచే ఆత్మయందు స్వయంకల్పితమగుచున్న ఆత్మకు అభిన్నమైన స్వకీయ విశేషాలు మాత్రమే అవి. ఇట్టి అవగాహనచే అట్టివాడు జీవన్ముక్తుడుగా చెప్పబడుచున్నాడయ్యా. ఓ హిమగిరినందిని ప్రియకుమార, కరుణామయుడుగా ప్రసిద్ధుడా కార్తికేయ, జీవన్ముక్తుడు ఈ జగద్దృశ్యమును, జన్మకర్మలను చూస్తూనే ఎట్టి అవగాహన కలిగి ఉంటాడో మరికొన్ని విశేషాలు ఇంకా చెప్పుచున్నాను, విను. జీవన్ముక్తుని మరికొన్ని అవగాహన విశేషములు. ఇక్కడ నేను ఏదేదిగా కనిపిస్తూ ఉన్నానో అదంతా కూడా కించిత్ కూడా నేను కాదు. ఇదం సర్వం నమే కించిత్. దృష్టిచే కనిపించేదంతా దృష్టికి సంబంధించినది మాత్రమే. నాకు సంబంధించినది కాదు, ఎందుకంటే యత్ దృశ్యం తత్ నశ్యం కనుక. నాకు సంబంధించిన వస్తువంటూ ఇక్కడ ఏదీ లేదు. ఈ దేహము మొదలైనవి జగత్ కల్పనలోనివి. నేను కల్పనారహితమగు తేజోస్వరూప కేవలాత్మను. ఇక్కడి ఆచరణ రూపంగా కనిపించే స్నానము, సంధ్య, దైవము మొదలైనట్టి ఇవేమీ నాకు లేవు. నేను సేవించవలసియున్న తీర్థ స్థలము లేదు. నాది అను స్థలము లేదు. నాకు జ్ఞానదశలు, జ్ఞానము, అజ్ఞానము ఇవన్నీ లేవు. జ్ఞానజయములన్నీ కల్పనాదృష్టితో ఉన్నట్లు అగుపిస్తూ కూడా ఆత్మదృష్టిచే లేనట్టివే. దేహికి కూడా సాక్షినగు నాకు దేహమే లేదు. కాబట్టి జన్మలేదు, బంధువులు లేరు. కల్పన చేతనో లేక ఊహగానో కల్పించబడే కథనములలో కనిపించే వాటికి ఒకదానితో మరొకదానికి బంధుత్వమేముంటుంది. ఆత్మనగు నాకు ఇది పుణ్యమది పాపము అనబడునదేదీ లేదు. నేనొక కథ వ్రాస్తే అందులోని పాత్రల స్వభావాలు స్వరూపాలు నావి అవుతాయా? లేదు కదా. అందుచేత నాకు సంబంధించినవై పాపపుణ్యములు లేవు, కార్యములు లేవు, వాటి వలన కలిగే శుభములు లేవు, అకార్యములు లేవు, వాటి వలన అశుభములు లేవు. జీవాత్మ లేదు, నాకు చెందినది మాత్రమే అయినట్టి స్వాత్మ అనునదీ లేదు. నాపట్ల స్వర్గమర్త్య పాతాళ లోకములు, త్రిజగత్తులు లేవు. వాటి యందు నా యొక్క ప్రవేశ నిష్క్రమణములు లేవు. మోక్షము లేదు, ఆ మోక్షమునకు అవరోధమని చెప్పబడే ద్వైతము లేదు. ఇది నాకు దగ్గర అయినది, అది నాకు దూరముగా ఉన్నది అననదేదీ లేదు. నా స్వప్నంలో నాకు దూరమైనదేదీ, దగ్గరైనది ఏది ప్రదర్శనమైనది లేదు, రహస్యమైనది లేదు, బోధ లేదు, అబోధ లేదు. ఏకమగు ఆత్మయే ఉన్నది. సర్వము నేనైన నేను అను నా సర్వాత్మకత్వమునకు గురువు బోధించువాడు లేడు. శిష్యుడు బోధింపబడవలసి ఆవశ్యకత కలవాడు లేడు. నేను ఎవ్వరికన్నా హీనుడను కాను, అధికుడను కాను, అధికల్పత్వములననవేవీ లేవు. అందరిలో ఆత్మగా వేంచేసి ఉండగా సర్వులు మమాత్మ సహజరూపులే అయి ఉండగా ఇక ఏది దేనికంటే అధికమల్పములు కలిగి ఉంటుంది. కలలో ఎవ్వరో ఇద్దరు కనిపిస్తే నిద్రలేచి ఎవరు ఎవరికంటే గొప్ప అని నిర్ణయించుకుంటాము, అల్పులని సిద్ధాంతీకరించుకుంటాము. ఆత్మనగు నానుండే బయల్వెడలు ఊహభావనలేల వినోదము కల్పనయే ఈ సృష్టి. అందుచేత కేవల స్వరూపమగు మమాత్మ సమక్షములో సృష్టికర్తయగు బ్రహ్మ, స్థితికారుడగు విష్ణువు, లయకారుడగు రుద్రుడు, మనోరూపుడగు చంద్రుడు కూడా కల్పన లేక మాయలోని విశేషములే. ఆత్మకు వేరుగా బ్రహ్మ విష్ణురుద్రులు లేరు, చంద్రుడు లేరు, తదితర దేవతలు లేరు. ఆత్మదృష్ట్యా ఇక్కడి పృథివీ సోలిడ్ తోయము, జలము, అగ్ని, హీట్, వాయువు, ఎయిర్ సంచరణము, ఆకాశము, స్పెస్ అను పంచభూతములు కూడా లేవు. కులగోత్రములు లేవు. మరొకటైనా ఆత్మకు వేరైనా లక్ష్యము లేదు, ఎందుకంటే నాకు పుట్టుకయే లేదు. దేహముతో పుట్టను, చావను. దేహమునకు పరమయ్యున్న నాకు దేహిగా కులగోత్రజాతి దేశ భేదములేమీ ఉంటాయి? కలలోని నేను అననది కలనాదైన నేను యొక్క కల్పనయే కదా. కలలో నాకు వేరుగా ధ్యాత, వన్ హూ ఈజ్ ఓబ్జర్వింగ్, ధ్యానము, ఓబ్జర్వేషన్, ధ్యేయము, దాట్ బీయింగ్ ఓబ్జర్వ్డ్ ఉన్నాయా? లేవు కదా. అట్లాగే జాగ్రత్ స్వప్న సుషుప్తులకు కేవలమోన సాక్షినగు నాకు ఎక్కడా జాగ్రత్ మొదలైన వాటిలో ధ్యాతధ్యానము ధ్యేయము లేవు. అట్లాగే మనస్సు అనబడునది నాకు వేరుగా లేదు. నా ఆలోచనల ప్రదర్శనమునే శాస్త్రములు మనస్సు అని ఇష్టము అని పిలుస్తున్నాయి. ఇంకా నాకు శీతృష్ణములు ఆకలిదాహములు లేవు. అవన్నీ భౌతిక శరీర ధర్మములు, ఆత్మధర్మములు కావు. ఆత్మనగు నేను జన్మల కంటే కర్మల కంటే మునుముందే ఉన్నాను. ఇప్పుడు ఆత్మగా ఏమై ఉన్నానో ఇతహపూర్వము అదియే అయి ఉన్నాను. ఇక ముందు అదియే అయి ఉండబోవుచున్నాను. క్రితం జన్మలోనిప్పుడు వచ్చే జన్మలోనూ నేను నేనుగానే ఉంటాను. అందుచేత నాకు పూర్వము పాస్ట్ అనునది లేదు. పశ్చాత్ నా ఆఫ్టర్వర్డ్జ్ అను మరొకటేదీ లేదు. నాకు పైన క్రింద ఎనిమిది దిక్కులు ఇవన్నీ లేవు. సూర్యుడు భూమిలను ప్రక్కకు పెట్టితే దిక్కులే లేని విధంగా నాకు దిక్కులు లేవు. నేను నా గురించి ఆత్మగా మరొకరికి చెప్పవలసినదేది కొంచెము కూడా లేడు. ఇతరుల నుండి నా గురించి వినవలసినది అనువంత కూడా లేదు. క్రొత్తగా చూడవలసినది ఈ షణ్మాత్రము కూడా పద్నాలుగు లోకాలలో ఎక్కడా ఏదీ లేదు. అణువంత క్రొత్తగా ఆలోచించవలసినది ధ్యాతత్వము కూడా ఏదీ లేదు. నాకు మరొకటేదో భోగించవలసినది లేదు. ఉట్స్మరించవలసినది స్మర్తవ్యము కూడా లేవు. నాకు భోగము లేదు, రాగము లేదు, యోగము లేదు. ఏదో పోయి ఎందులోనో లయించవలసినది లేదు. ఆత్మనగు నానుండే గుణములన్నీ బయల్విడలుచున్నాయి. అందుచేత సహజంగానే గుణములకు ఆవల గుణాతీతుడను. నాకు మూర్ఖగుణము లేదు, శాంతగుణము లేదు, ప్రియమైనది లేదు, అప్రియమైనది లేదు, బంధము లేదు, మోక్షము లేదు. ఈ దృశ్య జగత్తులో నాకు ఏది మోదము సంతోషము చెందవలసినది లేదు. ప్రమోదము మహదానందము పొందవలసినది లేదు. నాకు స్థూలత్వము లేదు, కృశత్వము లేదు. ఆ రెండు ఈ భౌతిక దేహధర్మములు ఆత్మనగు నా ధర్మాలు కాదు. అట్లాగే పొడుగు పొట్టి వృద్ధి క్షయము ఇవేమీ లేవు. అధ్యారోపవాదము ఆత్మజీవుడుగా ఆగుచున్నది. అపవాదము జీవాత్మ పరమాత్మ ఒకే చోట గల రెండు తత్వములు. రెండు కలిగియున్న పక్షులు బి ఏకము బహుళము ఇవన్నీ కూడా ఆత్మను నిర్ణయించలేవు. ఆత్మకు ఆరోపించబడజాలవు. అంధత్వము మాంద్యత్వము బుద్ధి మాంద్యము స్థూలత్వము అణుత్వము రక్తమాంసమేదో క్రొవ్వు బొమ్మికలు మధ్యచర్మము సప్తధాతువులు శుక్లమరకత మేర్పునీలము ఇవన్నీ దేహ విశేషాలేగాని ఆత్మకు సంబంధించియే లేవు. తపస్సు తపో ఫలితాలివన్నీ ప్రకృతిలోని మనోబుద్ధులకు సంబంధించినవేగాని ఆవల పరం ఆత్మనగు నాకు అవి సంబంధించి లేవు. బంధించేవి కావు. ఇది ముఖ్యం, ఇది గౌణము, తక్కువగా ముఖ్యము అను ముఖ్యాముఖ్య భేదమేది ఆత్మగా నాకు లేవు. నాకు అహ్రాంతి లేదు, స్థైర్యము లేదు, కులము లేదు, వ్యక్తిగత రహస్యము అననదేదీ లేదు. అట్లాగే ఇది నేను తప్పక త్యజించాలి అననదీ లేదు. అది నేను తప్పక గ్రహించాలి అననదీ లేదు. నయము సాఫ్ట్వేర్ అననది లేదు. భయము లేదు, హాస్యము లేదు, అపహాస్యము లేదు. ఎవ్వరి చేతనూ అపహాస్యము చేయబడివాడనుగాను. అవన్నీ అహంకారము యొక్క మనస్సు యొక్క ధర్మాలు. ఆత్మనగు నాకు వ్రతములు నియమములు వ్రత ఫలితములు అడ్డంకులు దిగుళ్ళు దుహఖాలు సుఖము మౌఢ్యము మొదలైనవి లేవు. అవన్నీ మనస్సు పొందవచ్చుగాక. వాటిచే స్పృశించబడువాడను కాను. అట్లాగే తెలుసుకునివాడు జ్ఞాత తెలుసుకోవటం జ్ఞానము తెలియబడినది, జ్ఞేయము అనుధర్మములు ఆత్మనగునకు లేవు. అవన్నీ స్వకీయ కల్పనగు జీవాత్మకు సంబంధించినవి. అవి కేవలాత్మకు సంబంధించినవి కావు. అట్లాగే నేను, స్వయం, నీవు, తుభ్యం, మహ్యం నాకు చెందినది, త్వంచ నీకు సంబంధించినవి, నేనైన నీవు, నీవైన నేను అననవి లేవు. అవన్నీ ఊహంపోహల విన్యాసము మాత్రమే. ఈ దేహము పొందే జన్మబాలికోమార యౌవనవాధిక్యమరణ ధర్మములు ఆత్మనగు నాకు లేవు. నేను సర్వదా బ్రహ్మమునే, సర్వదా బ్రహ్మమునే. బ్రహ్మమునకు వేరేనదేదీ నేను కాదు. చిదానందరూపుడను, ఇది సునిశ్చితం. ఇట్టి తీరుగా ఎవరికి నిశ్చయము ఉంటుందో అతడు జీవన్ముక్తుడే. అనగా ఎవ్వరికైతే సంశయములన్నీ తొలగిపోగా, నేను బ్రహ్మమునే, చిత్స్వరూపుడను, స్వయముగా హంసను, సోహంను, నాయందు నేనే సర్వదా సంస్థితుడనే ఉన్నాను. మరొకచోట ఎక్కడో లేను. స్వాత్మను రాజ్యమునందు సుఖవంతుడనే, ఆత్మగా ఆత్మతృప్తిని పొందినవాడనే ఉన్నాను. అంతా దర్శిస్తున్నది నేనే. నేను దర్శిస్తున్నదంతా నా కల్పనయే, మరొకరి కల్పనను కాదు. ఈ జగత్తు అంతా కూడా నా కల్పనగా, నేను నా కొరకే ఆస్వాదిస్తూ ఉన్నట్టిది. నేనే ముందుగా ఉన్నాను. సర్వము నిర్వర్తిస్తున్నది నేనే. నాకు నేనే నియామకుడను, ప్రభువును. స్వస్వరూపమునందు స్వయముగా నిద్రించినప్పుడు స్వప్న విశేషాలే జీవాత్మ జగత్తులు కూడా. సర్వమునకు కారణం నేనే, కార్యము నేనే అని ఎరిగి ఉన్నవాడు జీవన్ముక్తుడు, విదేహముక్తుడు. బ్రహ్మజ్ఞానమును విజ్ఞానరూపముగా ధరించి జీవన్ముక్తుడు స్వయం ప్రకాశకుడగు సూర్యభగవానుని వలె విదేహముక్తుడై ప్రకాశించుచున్నాడు. బ్రహ్మమే తానైనవాడు, బ్రహ్మభూతుడు. సర్వము సశాంతించినప్పటికీ ప్రశాంతాత్ముడు. జగమంతా తన బ్రహ్మానంద స్వరూపమై జగదానంద సుఖము ఆస్వాదించువాడు. జగత్ శరీరుడు, జగదానంద శరీరుడు, జగదానంద కారకుడు, స్వచ్ఛరూపుడు. సర్వము తానే అయి మహామౌనము వహించువాడు. ఇట్టివాడు విదేహముక్తుడు. ఓ స్వామినాథ, షణ్ముఖ, ఇంకా విదేహముక్తుని స్వానుభవం గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాము. నేను అనంత కోటి జీవులలో ఒక జీవాత్మను అను కల్పనను అధిగమించి సర్వులలోని అంతర్యామిని, సర్వాత్మకుడను, సర్వజీవులలో సమముగా ప్రకాశించు సమరూపాత్ముడను నేను కొను అనుభవము ఆతనియందు స్వాభావికమై ఉంటుంది. సమరూపాత్ముడు సర్వమునందు సమముగా తనను ఆత్మానం సర్వరూపస్థం. సర్వము తనయందు ఆత్మని సర్వరూపాని చ. సర్వులు తన ఆత్మరూపులుగాను సర్వే మమాత్మరూపం చ. తాను సర్వుల ఆత్మరూపుడుగాను మమాత్మ సర్వరూపాత్మ. శుద్ధాత్ముడు అయి ఉంటాడు. జగత్ రహిత మనోబుద్ధి రహిత కేవలీ స్వరూపత్వమును కించిత్ కూడా ఏమరువక ఉండువాడు విదేహముక్తుడు. ఏకవర్జిత ఏకాత్మ సర్వాత్మ స్వాత్మమాత్రకః. నేను ఏకమే, ఇన్ని రూపములు నేనే అను ఏకాత్మభావన ప్రయత్నము యొక్క అవసరం లేకుండానే స్వాభావికంగానే ఏకాత్ముడు అయి ఉంటాడు. ఆత్మ అనగా ఈ వ్యష్టి దేహమునకు పరిమితమైనది కాదు, సర్వజీవుల స్వరూపమై ఉన్నటిది. సర్వజీవులుగా ఉన్నట్టి నేనే మమాత్మ. ఈ విశ్వమంతా నా శరీరము, నా స్వభావము. అన్ని రూపాలు నేనైన నేనే నేను అను స్వానుభూతి అచంచలానుభవమునందు సర్వదా సుపత్రిష్ఠితుడై ఉంటున్నారు. విశ్వరూపుడై విశ్వరూప సందర్శన యోగమును సిద్ధించుకొనినవాడై ఉంటాడు. ఇద్దాని నుండి దేహములు, ఇంద్రియ జగత్తులు జలంలో తరంగాల వలె, స్వప్నంలో గ్రామసీమల వలె, బంగారంలో ఆభరణముల వలె జనిస్తూ ఉన్నప్పటికీ తనకు మాత్రం జన్మ అనుధర్మమే లేదో, సర్వదా నేను అట్టి అజాత్మను, మార్పుమూతము లేనట్టి అమూత స్వరూపుడను, నాకు నేనే స్వయముగా ఆత్మ అయి ఉన్నట్టివాడను. అంతేగాని మరొకరి ప్రమేయముతోనో ప్రయత్నములోనో ఆత్మను అగుచుండటం లేదు. అక్షరములు ఉపయోగించి ఒకడు ఒక కథ వ్రాస్తే అక్షరములు పెరగవు తరగవు కదా. ఆ విధంగా జగత్తుల ఆవిర్భావ ఉనికి త్రోభావములచే ఆత్మనగు నేను తరుగుటలేదు, పెరుగుటలేదు. అందుచేత అవ్యయుడను. సర్వజీవుల యొక్క సర్వ ప్రయత్నముల, సర్వసాధనముల, వేదోపనిషత్ పురాణాచారాది సర్వ విశేషముల అంతిమసారము, లక్ష్యము అనేనే. సూక్ష్మమునకే సూక్ష్మమగు లలితాత్ముడను. స్వభావము ప్రకృతి భావనౌహ అగు ఈ దృశ్య జగత్తుకు అట్టి స్వభావము నాదైనట్టివాడను. స్వభావమును కూడా తుష్ణీకరించు స్వస్వభావుడను. పరమానందాత్మను, సర్వులకు ప్రేమగు ఆత్మను, నేను దేనికి సంబంధించక బద్ధుడు కానట్టివాడను. అందుచేత నిత్యముక్తమోక్ష స్వరూపమగు ఆత్మయే నేను. చిత్స్వరూపుడను, కేవలుడను, చైతన్య స్వరూపుడను, ఎరుక స్వరూపుడను అగు నాకు ఇక చింతలు ఏమీ ఉంటాయి. చిత్స్వరూపుడనై చింతలు లేనట్టివాడను. అస్మత్ స్వస్వరూప సందర్శనాగ్నిచే చింతలన్నీ నిశ్చింతలుగా చేసి వేయుచున్నాను. ఈ విధంగా ఎవరైతే తమను తాము అఖండం ప్రమేయాత్మగా ఎరుగుచున్నారో వారు విదేహముక్తులు. సర్వతదితర నిశ్చయములను సుదూరముగా పరిత్యజించి అహం బ్రహాస్మి నిశ్చయమును మాత్రమే కలిగి ఉంటున్నారు. బ్రహ్మము యొక్క సర్వత్వము, సర్వసమత్వము, నిత్యత్వము, ఆనందత్వములను తన ఆనంద స్వభావముగా గమనించి అనునిత్యముగాను స్వాభావికంగాను ఆనందస్వాంతుడై ఉండువారు విదేహముక్తుడు. ఈ సర్వము ఉన్నదా లేదా అనే చర్చ విచారణ నిర్ణయములను మేడను చేరువాడు మెట్ల దాటి వేతీరుగా అధిగమిస్తున్నాడు. నేను బ్రహ్మమును లేక కాను మొదలైన చర్చనీయాంశ ప్రయాసలను వదలి సచ్చిత్ ఆనందమాత్రము తనకు తానే అయి వెలుగొందుచున్నవాడు ఈ విదేహముక్తుడు. ఈ సమస్త విశ్వము అస్మత్ దేహమగుచుండగా నేను విశ్వదేహిని. విశ్వముగా విశదీకరించుకొనుచున్న విశ్వేశ్వరుడను అను ఎరుక గలవాడు. ఏది ఎప్పుడు ఏకించిత్ కూడా ఆకాశము వలె కేవల సాక్షియగు ఆత్మను స్పృశించదు అని గ్రహించి సర్వ అన్యత్వములను తూష్ణీకరించినవాడే ఒక్క పరమ సత్యమగు ఆత్మను తుష్ణీకరించక ఏమరచక సర్వము తానే ఆనందించువాడు విదేహముక్తుడు. తనను తాను ఈ కనబడే సమస్తమునకు అనన్యుడై దీపించువాడు ఆతడు. గుణములన్నిటికీ అతీతుడై గుణాతీతుడై ఈ సర్వజీవులకు ఆత్మను సర్వదా నేనే అను సర్వభూతాత్మభూతాత్మ భావనను నిశ్చలముగా కలిగి ఉంటున్నాడు. ఆతనికి కాలభేదముగాని వస్తుభేదముగాని దేశభేదముగాని స్వపరభేదముగాని కించిత్ కూడా శేషించి ఉండదు. నాకు నీకిద్దానికి కాలాత్ముడను, కాలస్వరూపుడను, కాలహీనుడను, కాలరహితుడను, కాలహకాలుడను, ఏది కూడా ఎందులో అయితే ఏమాత్రమూ లేదో అట్టి శూన్యాత్ముడను, పరంశూన్యరూపుడను, ఈ విశ్వమంతటికీ ఆత్మను, విశ్వరహితుడను, దేవతలందరికీ ఆత్మనైనట్టివాడను, దేవతారహితుడను, పరిమితములైనట్టివాటికన్నిటికీ ఆత్మనే ఉన్నట్టి అపరిమితుడను. కలలో కనిపించిన జడమగు రాయికి స్వప్నద్రష్ట యొక్క దివ్య స్వప్న కళ చైతన్యమే మూలవస్తువై ఉన్న తీరుగా, జాగ్రత్తలో సర్వత్రా జడముగా కనిపించినదంతా నా జాగ్రత్ చైతన్య రూపమే అయి ఉన్నవాడను. నిత్యోదిత చైతన్య స్వరూపుడను కాబట్టి జడత్వరహితుడను, సంకల్పముల కల్పనారహితుడను అని ఎరిగి ఉండువాడే విదేహముక్తుడు. ఇంకా కూడా కేవల పరమాత్మ స్వరూపుడును తెలుసుకొనున్నది, తెలియబడినది కూడా నేనే అయినట్టి కేవల జ్ఞాన విగ్రహుడను, కేవలము ఉనికి ప్రేజెన్స్ అనురూపముగు సత్తామాత్రుడనే నా సత్తా చేత తదితరమైన సర్వమునకు సత్తా ప్రసాదించుచు నిష్క్రియుడనే ఉన్నవాడను. నా యొక్క కల్పనయే అయినట్టి నా నుండి బయల్వెడలుచున్న కించిత్ సత్తామాత్రమైనట్టి జగత్తు వలన నాకేమీ భయం? రాత్రి కల కల్పించుకుంటానేమో అని ఎవ్వరూ భయపడనట్లే నాకు కూడా నా సత్తా యొక్క కించిత్ రూపమగు జగత్తు చూచి భయపడను. ఇక్కడ జీవుడు ఒక దేహమునకు సంబంధించినవాడు, ఈశ్వర అనేక దేహములకు సంబంధించినవాడు అని శాస్త్రములు దేనిదేని గురించి చెప్పుచున్నదో కదంతా నేనే. ఇదంతా చైతన్య ప్రదర్శనము. నేను చైతన్య స్వరూపుడను కనుక ఇదంతా నా ప్రదర్శనమే. ఇట్టి నిశ్చయముతో నాకు వేరైనది ఎక్కడా లేదు అను పూర్ణ శూన్యభావము కలిగి ఉన్నవాడు విదేహముక్తుడు. సర్వత్రా అస్మత్ చైతన్యముచే సర్వమును సిద్ధింపజేసుకొనుచున్నట్టివాడను చైతన్యమాత్ర సంసిద్ధుడనే స్వాత్మయందు రమించుచు సుఖాసనాసీనుడనే ఉన్నాను. ఈ సమస్తము నాచే సిద్ధించుకోబడుచున్నది కాబట్టి దీనికంతటికీ నేనే సిద్ధపురుషుడను. నా స్వస్వరూపమునకు నేను నివీలోకము అలోకము లోకపాలకులు లోకపాలితులు ఇట్టి పరిచ్ఛిన్నత్వము కించి కూడా లేదు. అనుస్థూల ఇత్యాదివేమీ నా స్వరూపమునకు లేవు. జాగ్రత్ స్వప్న సుషుప్తుల సంచారుడగు తుర్యమునకే తుర్యుడను అని తనను తాను గమనించి ఉండువాడు విదేహముక్తుడు. తనను తాను ఎదుటివాని ఆత్మస్వరూపంగా దర్శించు అని నిత్యత్వము కలవాడు ఈ విదేహముక్తుడు. పరసంవిత్ పరసత్విత్ సుఖస్వరూపుడనే సర్వమునకు ఆవలైవల కూడా ఆక్రమించుకుని ఉన్నవాడను తురియాతీత స్వరూపుడనగు నాకు శుభం శుభములనువేవీ లేవు. గుణరహితుడను గుణాతీతుడను త్రిగుణానంద స్వరూపుడను అయితే ఒక కళాకారుడు కళను ప్రదర్శించి ఆనందించు రీతిగా నేను త్రిగుణ ప్రదర్శనము చేసి వినోదిస్తూ ఉంటాను. దేశకాల పరిమితములు లేనివాడను, అవి స్వీయ కల్పనలోని ఒకనొక విభవము మాత్రమే. నేను దేనికి సాక్షి కాదు, ఏదీ నాకు సాక్షి కాదు. సాక్షిత్వ సాక్షిత్వములనేవేవీ నాకు లేవు. ఏ కొంచెములో ఏ కొంచెమై నాయందు ఈ కొంచెముగా ప్రపంచ రూపము దాల్చియున్నట్లు అనిపిస్తోందో అట్టి ఇదంతా సత్యదృష్టి కాదు, స్వకీయ వినోదచమత్కార దృష్టి. వినోదకల్పనలో సత్యాసత్యములేమీ ఉంటాయి? ఇక్కడ ప్రపంచాకారము లేదు, బ్రహ్మకారము లేదు. సమస్తము సర్వదా అఖండమగు బ్రహ్మమే అయి ఉన్నది. స్వస్వరూపమే స్వయం జ్యోతి స్వరూపము. స్వస్వరూపమునందే స్వయముగా జగత్ భావననే రమించుచున్నాను. ఈ జగత్ నా యొక్క కేవలీ స్వరూపమే అను సత్యముచే సిద్ధించుచున్న ఆనంద స్వరూపుడను, మనస్సుకు వాక్కుకు అగోచరుడను నేను నా స్వరూపమును వివరించి ఇట్టిదని మాటలతో చెప్పజాలను. అతీతమునకే అతీతమయ్యున్న భావన మాత్ర సంవేద్యుడను, చిత్తవృత్తులుగా ప్రకాశిస్తూనే చిత్తవృత్తులకు అతీతుడనే యున్నవాడను, ఏ వృత్తి లేనివాడను, సర్వవృత్తి విహీనాత్మ ఇట్టి అనుభూతి కలవాడు విదేహముక్తుడు. ఒకడు వస్త్రము ధరించే వస్త్రన్మరణతీతుడగునట్లు దేహస్మరణతీతుడై వెలేచున్నాడు. ఆ విదేహముక్తుడు తన దివ్యనంతనండ చైతన్యము యొక్క ఒకనొక స్వల్ప విభాగము నందు చిత్కిరణ స్పృహ రూపంగా ఈ జగత్ విభూతులన్నీ ప్రదర్శించుచున్నవాడే ఉంటున్నాడు. ఈ విశ్వమంతా స్వస్వరూపమే అయి ఆనందించున్నాడు. విశ్వస్వరూపుడై విశ్వాంతర్యామి అయి విశ్వాతీతుడై వెలేచున్నాడు. పరస్వరూపుడైనట్టి అతని పరమానంద చిద్ఘనము పరులకు ఇట్టిది అని తెలియబడకయే ఆయన స్వయముగా బాహ్యరూపముతో మాత్రం జగత్ దృశ్యములో ప్రదర్శనమగుచున్నారు. పరమానంద చిద్ఘన స్వరూపుడు ఆతడు. ఆ విదేహముక్తుడు ఇతరుల దృష్టికి ఇట్టి అనుభవము కదా అని కనిపించటము లేదు. పరేహ అదృష్టబాహ్యాత్మ సర్వవేదాంత శాస్త్రములకు మాత్రమే సవిషయుడు అగుచున్నారు. సర్వదా బ్రహ్మామృతము అనే రసాస్వాదన చేయుచున్నారు. బ్రహ్మామృత రసస్వరూపుడై విరాజిల్లుచున్నారు. ఇతరులకు తన యొక్క చిన్మయానంద విదేహముక్త్యనుభవమును తెలుపవలసిన అగత్యముగాని విధానముగాని లేకయే జగదుద్యానవనంలో లీలగా విహరిస్తున్నారు. దేనిపట్ల కించిత్కూడా ఆసక్తి లేనివారే కేవలము బ్రహ్మము అను సర్వసమము సర్వరూపము సర్వాతీతము అగురసమునందు మాత్రమే సదా తేలియాడుచూ ఉంటున్నారు. అంతేకాదు అట్టి బ్రహ్మామూతరసము స్వయముగా తానే అగుచున్నారు. బ్రహ్మానందరసము నందు నిమగ్నుడై సర్వదా బ్రహ్మానందమనే శివార్చనను అనుక్షణము నిర్వర్తిస్తున్నారు. బ్రహ్మానందనుభావకుడై బ్రహ్మానందముచే నిత్యతృప్తుడై ఉంటున్నారు. బ్రహ్మానంద శివానందుడై బ్రహ్మానంద రసప్రభలను సర్వత్రా వెదజల్లుచున్నారు. బ్రహ్మానంద పరంజ్యోతి స్వరూపులై వెలుగొందుచున్నారు. నిరంతరము బ్రహ్మానందమునందు ఓలలాడుచున్నారు. బ్రహ్మానంద కుటుంబ సభ్యుడై బ్రహ్మానంద రసనదమును సంసార జీవులకు వినిపించుచున్నారు. బ్రహ్మానందచిత్ ఎరుక ఘనీభూతుడై బ్రహ్మానంద రథమును అధిరోహించి విశ్వమంతా సంచరిస్తున్నారు. బ్రహ్మానంద రసభరితుడై బ్రహ్మానందమునందు ఓయల ఊగుచున్నారు. బ్రహ్మానందులగు సహజనులతో కూడి బ్రహ్మానందాత్మ గృహముతో బ్రహ్మము గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ నివసించుచున్నారు. ఆత్మరూపం ఇదం సర్వం ఆత్మనో అన్యత్న కించన ఇదంతా ఆత్మయే. నేను ఆత్మను, ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. నాకు వేరైనదంటూ ఏదీ లేదు. ఇదంతా మమాత్మానంద స్వవిస్తార స్వరూపమే. ఆత్మయే పరమాత్మ. పరమాత్మస్వరూపుడనగు నేను పరాత్ పరాత్మను. సర్వులు నా ఆత్మయే. సర్వుల ఆత్మ నేనే. నిత్యానంద స్వరూపాత్ముడను. త్వం తత్లకు నేను ఆత్మను. త్వం తత్లు నీకు ఆత్మ. ఆత్మ సర్వదా అఖండము. అహంత్వం సహా అతత్ల భేదమే లేని ఏకాక్షరాత్మను. ఇట్లు గమనిస్తూ సర్వము తానే, సర్వమునకు వేరే ఇదంతా దర్శిస్తూ సందర్శించుచున్నదంతా తానే అయి ఆనందించువాడు విదేహముక్తుడు. ఆత్మచే సర్వదా పూర్ణుడై ఉండుటచే పూర్ణాత్ముడు. సర్వాత్మకుడగుటచే మహాన్ ఆత్మ. సర్వులకు ప్రీతి అయిన వస్తువుగా తనను తాను దర్శిస్తూ ప్రీతితో సర్వులను దర్శించుచూ ఉండుటచే ప్రీతాత్ముడు. త్రికాలములలో యథాతథుడు కాబట్టి శాశ్వతాత్ముడు. తనను తాను సర్వజీవుల అంతర్యామిగా దర్శించుచుండటం చేత సర్వాంతర్యామి. నవలలోని పాత్రలన్నిటికీ నవల రచయితవలే, కలలో కనిపించే వ్యక్తులందరికీ స్వప్న ద్రష్టవలే ఈ జాగ్రత్తలో సర్వులకు తానే ఆత్మ. ఆకాశము దేనిచేతను దోషము పొందని తీరుగా బాహ్యనంతరంగముల దోషము ఆతడు పొందుటలేదు కనుక నిర్మలాత్ముడు. నామరూపములన్నీ తనవే అయి ఉండటం చేత అరూపాత్ముడు. ఆత్మకు ఆవల కేవల సాక్షి కనుక నిరాత్ముడు. దేహాదులకు సంబంధించిన ఎట్టి వికారములు మస్కు సంబంధించిన విషాదములు, బుద్ధికి సంబంధించిన ఎట్టి వివాదములు, చిత్తమునకు సంబంధించిన ఎట్టి వినోదములు పొందనివాడై ఉంటాడు. కాబట్టి నిర్వికార స్వరూపాత్ముడు కేవల స్వరూపుడు కనుక శుద్ధాత్ముడు. సర్వజగత్ విశేషములు తనేందు సర్వదా సశాంతించినవై ఉండటం చేత పరమశాంతరూపుడు. ఏకన్నికములను ద్వైతంద్వైతములను వదిలియున్నవాడు కాబట్టి అనేకాత్ముడు కాదు. విష్టిగత జీవాత్ముడు కూడా కాడు. సర్వులకు ఆత్ముడు, ఆత్మమాత్రమే అయి ఉన్నవాడు కాబట్టి అద్దానికి ఏకమ్నికములు కూడా ఆపాదించలేము. ఇది జీవాత్మైది పరమాత్మననే చర్చలు వాదోపవాదములన్నీ వదిలివేసి ఉంటాడు. మామిడి పండు తింటూ ఉండగా ఇక మామిడి పండు రుచి గురించి చర్చలతో పనేమి? వర్ణనములు అన్వయించుకోవటమెందుకు? తానే ముక్త, పర, అముక్త, ఇహ, ఏక స్వరూపుడు కాబట్టి ముక్తం ముక్తముల ఊసులన్నీ వదిలివేస్తున్నాడు. జీవాత్మ ప్రతిబింబము వంటిది కాబట్టి విముక్తి అనే ప్రసంగమే లేదు. పరమాత్మ నిత్యముక్తము కదా. కనుక నాకు బంధము లేదు, ముక్తి లేదు అని గమనిస్తూ ఉన్న ముక్తాముక్త విముక్తాత్ముడు, నేను నా వినోదము కొరకే నాటక పాత్ర వలె కల్పించుకున్న జీవుడు అనబడదానికి ముక్తి ప్రసంగమెక్కడిది, ఎందుకు అని ప్రశ్నిస్తాడు. బంధము మోక్షము తనకు అభిన్నంగా దర్శిస్తూ బంధమోక్షరహితుడగుచున్నాడు. ద్వైతాద్వైత స్వరూపాత్ముడై ద్వైతద్వైతములను త్యజించివేస్తున్నాడు. సర్వాసర్వ స్వరూపాత్ముడై సర్వంపసర్వముల ప్రహసనమంతా అధిగమించివేసి ఉంటున్నారు. మోదప్రమోదములు, సంతోషానందములు తానే అయి ఆ రెండింటినీ విడిచివేసి ఉంటున్నాడు. సర్వసంకల్పములకు ఆవలగల సంకల్పములు ఎందులోంచి బయలుదేర్చున్నాయో అట్టి నేనైన నేను అను ఆత్మత్వము ఆస్వాదిస్తున్నాడు. జాగ్రత్స్వప్న సుషుప్తులకు ఆదరూపము జననస్థానము తానే అయి సంప్రకాశమానుడగుచున్నాడు. ఇట్టివాడు విదేహముక్తుడే. సర్వసంకల్పహీనాత్మా వైదేహిముక్త ఏవ సహ. సర్వకళలకు ఉత్పత్తి స్థానము. ఆత్మ కళంకములు అంటజాలవు కాబట్టి తాను నిష్కళాత్ముడు, నిత్య నిర్మలాత్ముడు, పరమపురుషుడు, కేవల బుద్ధిస్వరూపుడు, విషయాతీతుడగుటచే మౌనస్వరూపుడు, ఆనందములకున్నానందములకు పట్టుపడనివాడు, అమృతాత్ముడై ఈ సర్వమును అమృతమయము చేయుచున్నట్టివాడు, భూతవర్తమాన భవిష్యత్తులనబడే త్రికాల స్వరూపుడై త్రికాలమును వివర్జించివేస్తున్నాడు, కాలాతీతుడు, భావాతీతుడు, త్రిగుణాతీతుడు, అఖిలాత్ముడగుటచే అమేయుడు, ఆద్యంతరహితుడు, పరిమితములు లేనివాడు, అపరిమితుడు, తనను తాను ఆత్మగా మానము, సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉంటూనే సర్వము తానైనట్టి విశ్వాభిమానుడు, వ్యస్తిత్వపరిధులు దాటివేసినవాడు, నిత్య ప్రత్యక్ష రూపాత్ముడై ఉండియే నిత్య ప్రత్యక్షత్వము లేనివాడై ఉంటాడు. కనబడుచున్నదంతా తానే అయి కనబడనివాడై ఉంటాడు. అన్యము అను స్వభావము ఏమాత్రము లేనివాడై ఉండియే అన్యమైనదంతా తానే అయి ఉంటాడు. అన్యమైనదిగా ప్రకాశించుచున్నది నేనే కదా అని ఆస్వాదిస్తున్నారు. విద్యను విద్యలచే పరిమితుడు అగుచూనే విద్యం విద్యలను వదలి ఉంటారు. అతడు నిత్యనిత్యములను విడిచివేసినవాడై ఇహము జీవాత్మ ఆముత్రము పరము లరహితుడై ఆవల ఇవల ఉంటున్నాడు. ఆత్మయే తాను అయున్నట్టి నిశ్చల సుస్థిర భావన చేత ఇక ఆతనికి ముముక్షుత్వముతోనూ సమముదమము తితిక్షధారణ ఇత్యాది సమాధి షట్కముతోనూ క్రొత్తగా పొందవలసినది ఏదీ ఉండదు. ఆత్మను విశదీకరించటానికి శాస్త్రములు స్థూల సూక్ష్మకారణ తురియతురియాతీత ఇత్యాది దేహ విభజనలు చెప్పుచున్నాయి. అఖండాత్మత్వము పుణికిపుచ్చుకున్న విదేహముక్తునికి అట్టి స్థూల దేహము నుండి తురియాతీతము వరకు విశ్లేషించబడు విభాగ సమాచారము యొక్క ఆవశ్యకత శమిస్తోంది. అట్లాగే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశ విభాగ పాఠ్యాంశముల ఆవశ్యకత కూడా ఉండదు. లక్ష్యము చేరుకున్న తరువాత మార్గమధ్యలోని విశ్లేషణలతో సమాచారములతో పనేముంటుంది. అతడు కల్పనలకు మునుముందే ఉన్న కల్పించువాడు అయినట్టి స్వస్వరూపమును ఆశ్రయించుచున్నవాడే సర్వకల్పనలను సవికల్పమును దాటి ఆవలగల నిర్వికల్పాత్ముడై ఉంటున్నారు. సంకల్పముల ఉనికి చేతగాని నిరోధించుటచేతగాని అతనికి ఆత్మానుభవమును మించి పొందవలసినదేమీ ఉండదు. అతని ఆత్మానుభవము సంకల్ప వికల్పములచే శాసించబడజాలదు. దృశ్యముద్రష్టదర్శన విభాగరహితుడై ఏకాత్మస్వరూపుడై ఉంటారు. ఇక దృశ్యమును ఆశ్రయించని వారే సర్వశబ్దజాలములను అధిగమించి ఉంటారు. అతడు సర్వదా ఆత్మయందు రమించుచుండుటచేత అష్టాంగ యోగములలో ఆఖరిదగు సమాధి యొక్క అభ్యాసముతో క్రొత్తగా పని ఉండదు. సిద్ధించవలసినది సిద్ధించగా ఇక సాధన వస్తువులతో అతనికి పని ఏదీ కనిపించదు. సర్వత్రా స్వస్వరూప సందర్శనము స్వాభావికము అగుచున్నది. ఇక అతడు ఆత్మయే తానే ఉండగా అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ మొదలైన భావనలను ఆశ్రయించు ప్రక్రియలతో అతనికి పని ఉండదు. ఓంకారము యొక్క పరమార్థమును సిద్ధింపజేసుకొనుటచేత ఓ ఇత్యాది శబ్దముల అభ్యాసముచే కొత్తగా కావలసినది ఉండదు. భావనలోకి అనుభవములోనికి వెళ్లిన వానికి ఇక శబ్దములతో పని ఏముంటుంది? ఆత్మను ఎరిగి మమేకము అయి ఉండటం చేత జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా స్వయం కల్పిత లీలా వినోద మైదానములు అంతేగాని నా యొక్క దశలు కావు అని గ్రహించి ఉంటారు. తాను ఎల్లప్పుడూ అక్షరుడై చిదాత్మకుడై తేజరిల్లిచూ ఉంటారు. తెలుసుకొనవలసినది ఆత్మయే. అందుకు వేరైన జ్ఞేయము మొదలై వ్యవహారమంతా లేనివాడై ఉంటారు. కించిత్ నుండి బృహత్ వరకు ఈ సర్వము ఆత్మయగు నేనే అని ఆస్వాదించువానికి వేరే జ్ఞేయవస్తు నిరూపణలతో పనేమున్నది. అతడు భావంభావరహితుడై కేవలుడై ప్రకాశించుచున్నారు. అట్టి నిత్యను క్షణికానుభవము కలవాడే విదేహముక్తుడు. ఓ హిమగిరినందిని ప్రియకుమార భవభయహార షడానాన బిడ్డా కుమారస్వామి, ఇదంతా ఆత్మయే అని ఎరిగి ఆత్మగానే దర్శించుము. ఆత్మగానే ఎరిగినవాడవై ఉండుము. స్వయముగా స్వాత్మస్వరూపుడవై ఆస్వాదించు. ఆత్మవై ఆత్మగా ఆస్వాదిస్తూ స్వస్థుడవగుము. ఆత్మచే ఆత్మసంతృప్తుడవై ఉండుము. అద్వితీయమగు స్వాత్మయందే రమించువాడవగుము. అంతేగాని ద్వితీయముగా భావిస్తూ దృశ్యజగత్ వర్తివై ఉండకుము. ఇక ఆపై ఈ జగన్నాటకములో ఎట్లా కనిపిస్తూ ఉండాలో అట్లాగే ఉండుము. ఆత్మచే ఆత్మగా ఆనందించువాడవై విదేహముక్తుడుగా ప్రకాశించుము. ఇక్యుపనిషత్